తుల్లకైతంభం ఉచ్చామందసా దేవ ఏతామ్రేహాతి మాయ అరిషామిద్రజవర్ణ సాధర్మనా భావై ఆహిల్వానా భావై ఆశానిధనం గాఢ్వం హిన్వాహనేతం దేహాతే తాహిన్వానః ఏతాం విహావ్ పాహా విభిర్యేమా నో హర్యాతో విచక్షాణః కాజా దేవసాం ఉద్రా అక్షర గామా ఆ ఇంద్రం సుదగ్రిమ్మఘవన్ తుభ్యం మాతాయి సాగేంద్ర Ah.

స్వా ఇంద్రిశోకం విశ్వహాయ పృతనాభ్యేభోరాయందం జజానో జయా Swag. విశ్వాచియాయే సోమం విశ్వాచియాయే రాజ్ఞాయాసా ఉవా ద్రాయో